అందం 16వది. నీకు వీలైనంత సౌమ్యంతో నువ్వు నిన్ను వ్యక్తపరుచుకో, ఎందుకంటే సౌఖ్యం ప్రేమ రెండు ఒకటే. నువ్వు ఈ గుణపాఠాన్ని నేర్వగలిగితే నీవు చాలా జీవితాలకు మార్పు తేగలవు. మొదటగా అప్పటికప్పుడే కనపరిచే ఇంపులేని స్వభావం తెలియని జీవితం ఎంత సుందరంగా ఉండును. ఎల్లప్పుడూ ఆనందంతో నిండి ఉండి ఆనందంతో ఎప్పుడూ తిరుగాడే వ్యక్తి అతిలోక సౌందర్యవంతురాలు. అటువంటి కదలికలు ఆ వ్యక్తిని గొప్ప నాట్యకర్తగా చేస్తుంది. ఈ నాట్యాన్ని సాధన చేయడం నేర్చుకో. భూమి చివరిదాకా వెళ్ళి అక్కడ నిన్ను నువ్వు వెతుకుతుంటే నీలాంటి వ్యక్తిని ఎవరిని నువ్వు ఎన్నడూ కలియలేవు. నీకు నువ్వే సాటివి. నీకు సామ్యంగా ఎవ్వరూ లేరు. జగన్నాటక సూత్రధారి అయిన దైవం నిన్ను ఒక సాటి లేని అపూర్వ వ్యక్తిగా మలిచాడు. సంఘం నిబద్ధమైన నిబంధనలకు నువ్వు బలి అవ్వకు. అవెప్పుడు అన్నం యొక్క సరళత మాధుర్యాన్ని దోచుకుంటాయి. నీ అందాన్ని నువ్వు మెచ్చుకోవడం నేర్చుకో. ఏ మానవుడు కూడా తన లేక ఆమె అందములేమితనాన్ని రంగుల దుస్తులతో ఎప్పటికీ దాచుకోలేరు. నువ్వెంత సరళంగా ఉంటే అంత అందంగా కనబడతావు. ఈశ్వరుడు సాక్షిగా నువ్వెంతో అందంగా ఉన్నావు. నీ అందమైన ముఖానికి సమానమైనది ఏది లేదు.